ఇంద్రమేధసాతయే పాకాసుందమిషిర ప్రణయ శక్వాలవజ్జనయసి సత్యశ్చిత్తమభీష్టాయేకరోపసస్య వాజినం సాస్మాకమనవజ్జదూతుజాన వేధసామిమాం వాజన్న వేధసాం సశ్రోధియస్మాృతనాశుకాశో జగ్దక్షాయ ఇంద్రపరాహూతజేంద్రభిరసి ప్రదోత్తజేంద్రుభూరైస్వా అస్తనీతాయో విప్రైర్వాజంతరూతానాథంత వాజినం వక్రమత్యన్న వాజినం జలస్మోహిష్మాృషాఘం పిందసిత్వంకంచిజ్యావీరం సూరమత్యం పరివృణక్షిమత్యం ఇంద్రోదరుభ్యం తద్ధివేతద్రుద్రాజస్వజే నిద్రాయ వోచం వరుణాయ సప్రథ సుమృషేకాయ సప్రథా అస్మాకం వైంద్రమస్మధీష్టజేతాయం విశ్వాయం ప్రాతహంజుజం వాజేషు ప్రాతహంజుజం అస్మాకం బ్రహ్మోదయేవాచిత్వాసత్రుస్తే శృణోషియం విశ్వం శత్రుం శృణోషియం నిషూ నమాతీమతింకయస్ జిత్తే జిష్టాభిరణేభిర్నోతిభిరుద్రాభిరుద్రోతిభిః నేషే నోజషా పురాణేనాశూరమన్యసే విశ్వాని పూర్వరపవర్షివన్హిరాసావన్యన్నో అచ్చ ప్రద్వోజేయం భవ్యాజేంద్రవేహవ్యో నయజిషవాన్మన్మరే జతిరక్షోహమన్మరే జతి స్వయం సో అస్మదానితో వధైరాజేతదుర్మతిం అవశ్రవే ధగసం దోపదరమమ క్షుద్రమేవ శ్రవేద్ మమేమ తద్ధోత్రజాజిత్యామేమ రజం రాజివ సువీర్యం రణ్వం సంతం సువీర్యం దుర్మన్మానం సుమంతోధిరే మిషాభ్రే ధీమహి సత్యాభిరంద్రం జుమ్నహోజిధర్యత్రం జుమ్నహోజి ప్రావో అస్మేశ్వరసోభిరుజీవరివర్ధయింద్రో దుర్మదీనాం దుర్మదీనా స్వయం సారే నయధ్యేయానాపేషే అత్రైః హతేమ సన్నవక్షతి క్షిప్తాజోర్నిర్నవక్షతి సన్నాయింద్రరాజాపరీన సాహి పథా పురోయాహ్యరక్షసస్వన పదాకస్వాస్తీకా భాగినో దూరాదానాదమిష్టేభిస్తాభాష్యభిష్టేభిర్ణాయింద్రరాజాతరుషసో్రంథి మహిమాదక్షతపదే మహే మిత్రం నావసే ఓజిష్టత్రదనవీదారథంకీతమర్త్య అన్యమస్మగ్రేషేయీరద్రిభోరిక్షంతం జిద్రివ వాగినా ఇంద్రదృష్టదశ్రుధోపజాతమిదీనా దేవస్సందుర్మదీనా హంత పాపస్ రక్షసస్త్రాతా విప్రశ్యమావత అసాహిత్వాజనితాజీజనద్వసో రక్షోభణం ద్వాజీజనద్వసో ేంద్రజాహ్యుపరపరావతో నాయమచ్చా విదానీవత్వరస్తం రాజే వదత్తాది అపామహే భజం ప్రజస్వంత సుతే సుత్రాసో నితరం వాజాతజేమం జిష్టం వాజాతజే విభాసోపమింద్రసుబాణాద్రిభిక్కోసేనమంసాదస్తాదృశానో నమంసాఖ మదాయహ్యదాజేష్టమాజాయసే ఆత్మాయచ్చు హరిజమసూర్జమహావిశ్వే వసూర్యం అభిన్ దివో నిహితం గుహానిధిర్వేర్న గర్భం పరీ వేగమస్మన్యనంతే అంతరస్మాని వ్రజం వజ్రీగవాది వసుడా సన్నంగీరస్తమ అపాదిషయంద్రపరీవృతాద్వారయిషపరీవృతాజ్రమింద్రోహవ్రోక్షే దిగ్మమజనాయసం సద్యాయసం సద్ధిజ్ఞానవోజాశవోంద్రమద్మనా తష్టే వృక్షం మలినో నివృష్టసి పరస్వే నివృష్టసి ఇంద్రసత్తవేచ్ఛా సముద్రమాజయతోరథాంజివ ఇత ఊజీరాయుంజతమానవత్తమక్షీతం ధేనూరీభవనాయ విశ్వదోహదోజనాయ విశ్వదోహద ఇమాం దేవాసం వసూయంత ఆజభోరథన్నధీరస్వపా అదక్షిణు సున్నాయత్వామాదక్షిణు శుంభంతో జేన్యం యథాభాజేషు విప్రభాజినం అత్యనివసవసే సాతజేధనా విశ్వాధనాని సాతజే నిరత్పురోణపతిమింద్రపూరవేదిగో దాతమీ దాతుృతో వజ్రేణ దాతుృతో అతిథిగ్వాయసంవరం గిరే రుద్రో అవాభరత్ మహోధనా నిదయమానవోజ సా విశ్వాధనాన్యోజ ఇంద్రస్వమత్సమానమాజం ప్రభద్రిస్వేమోదిమాజిషుస్వర్ణేష్జిషు మనభేదం కృష్ణామరంధయత్న్న విశ్వం దదృఢానమోషధిన్యర్ఘదానమోషది సూరశ్చక్రం ప్రవేహజ్జాతమోజ సాప్తభిత్తేవాచమరుణామూఢాయతి షాణామూఢాయతి ఉదనాయత్వతో జగన్నూతజే కవే సుమ్నాని విశ్వామనూరేవ దుర్వనిరహా విశ్వేవ దుర్వణీ సలోనవ్యేభిర్వృఢకర్మన్ముక్తై పురాణత పాయుభిః పాయిషగ్మై విబోధాదేభిరింద్రస్తమానో వృధీతాహోభిర్వజ్జౌ ఇంద్రాయోరసూరోహణం మదేంద్రాయ మహీ పృథివీపరీమభిర్జున్నతాపరీమధి ఇంద్రం విశ్వే సజోషసో దేవాసోదే పుర ఇంద్రాయ విశ్వాసమనాధిమానూషాని సంతు మానూషా విశ్వే విశ్వాసమనేషు దుంజలే మానవేకం దృఢమన్యభక్వ సరిష్యభక్వానాభన్న పరిషణి సూరస్ దుదిధీమహి ఇంద్రన్నయజ్ఞై స్థిరయంద ఆజభస్తో మేభిరింద్రమాజవాహ ృజస్య సాతాగమ్యస్య నిసృజస్ సక్షంద్ర నిసృజాగవ్యం తాద్వాజనా స్వాహ్యంతా సమూహసి ఆవిష్కరి క్రద్వృషానందాభువం వజ్రవింద్రదాభువం విదృష్టే అశ్చీర్యస్ పూర్ణమః పురోజనింద్రసారధీరవాదీరస్వాదహానో అవాదీర సమస్తమింద్రమత్యమయ్యం సమసస్పతే మహీనాముష్ణా పృథివీ ఇమా అపోమందసాన ఇమా అపః ఆదిత్రే అశ్చీర్యస్ చక్రన్మదే రుగన్మృజోయీత సఖీయతో యథావీత చకర్థకాలమేభ్య ప్రదనా సుప్రవంతవే తే అన్యామన్యాద్యం సమిష్ణతశ్రవశ్యంతశ్రమిష్ణత ఉతో నో అస్యాషసో జుషేద్యా అర్కస్ బోధి అవిడోహరీమభిస్వర్షదాహవీమభింద్రహంతేమృథో మృషా వజ్రం చికేదసి ఆమే అస్య వేదసోమీయసో మన్వశ్రుతినవీయద పంతమింద్రవృధానో అస్మయురమిత్రయంతరం వజ్రేణ దూరవత్యం నో అఘాయతే దృఢ్వసుస్రవస్తమ దృష్టన్నయామన్నపభూతుర్మతిర్విశ్వాపభూతుర్మతి ప్రజాభయమోర్ఘన ఇంద్రోదాస్వాదశ్యామృతం యజోమాజామాష్యత వేదిష్టే అస్మిన్నహన్యధీమో జానసుం వసే అస్మిన్ యజ్ఞే విజాయే మా భరే కృతం వా జయంతో భరే కృతం స్వర్గేవే భర ఆప్రస్యవగ్మన్యుషద్బుధస్వస్మిన్మంజాసి క్రాణస్యస్వస్మిన్మంజాసి అరణ్యంద్రో యథాభిదేశీష్ణాశీష్ణోపవాచ అస్మద్రాదే సభ్యక్షంతు రాతయో భద్రా భద్రస్య రాతయ సత్వ ప్రజ ప్రత్మసాదేశుక్వనం యస్మిన్ యజ్ఞే వారమకృంగ దక్షయ భృతస్య వారధిక్షయం విదల్పోచే రథద్విదాంతః పశ్యంది రశ్మిభిః సఖావితే అన్వింద్రో గవేషనో బంధుక్షిభ్యో గవేషన నో యదిచ్ఛాతే పూర్వసాధ ప్రవాచ్యం యదంగీరోభ్యోర్వ్రజమింద్రదిక్షన్నపభ్రజనం ఐభ్యశ్చ మాన్యాదిశాస్మభ్యం జేషియోత్సీచ సున్మభ్యోరంధజా కంచీరవ్రతం రేధాయంతం జిరవ్రతం సంయజ్ఞనాం కృతోభిః సూనాయేక్షయద్ధనే హితే తరుణందస్రవస్య ప్రయక్షందస్రవస్య వా తస్మాయుః ప్రజాపతిర్బాధే అర్చన్యోజసా ఇంద్రభోక్యం దిరిగంధీతయో ఏనాధీతయా ఇవం తమిందాపర్వతాపురోజుధాయోన ప్రజన్యాతపదంతమిద్ధకం వజ్రేణ సమిద్ధకం దూరే కర్తాయచ్ఛన్ శబ్దః సంయతి నక్షత్ అస్మాకం శత్రోన్పరీసూర విశ్వతో ధర్మాదర్శేష్ట విశ్వతాః ఉభే పూనా విరోదసీ హృదయన అభివృద్ధయత్ర హత అమిత్రైల స్థానం పరిదృఢాసేరన్ అభివృద్ధ్యాచిద్రివ శీర్షాయా సుమతీనా సింధివటూరినా పద మహావటూరినా పద అపాసా మఘవంజహిద్ధో యా సుమతీనా వైరస్థానకే అర్మకే మహావైరస్తే అర్మకే యాసాం తిస్రః పంచాశతోభిర్నవైరవత్సుతే మనాయతి తకత్సుతే మనాయతి విషంగభృత్యమం వృణం పిశాచి విందగం వృణ సర్వం రక్షో నివర్భయ అవర్మహలింద్రదాదిశ్రుధీరశ్రుశోగేయో ీడాద్రిమోధృణాన్నీడాద్రిమోషిభిర్వధైరుద్రేభీయతేభూరుణ్నాప్రతిదూరసత్వభిస్త్రిశతైరసత్వభిరోక్షయం పరేణోమాయజ్ఞవద్విషోదేవామభద్విషాః సున్వానయిత్సేషా సతి సహస్రాభాజ్యవృత సున్వానాయేంద్రోజాత్యాభువంద్రాభువం ఆత్వాజువోరహణాభిప్రయోమాజోమహం దిహ పూర్వవీతయే దోమస్య పూర్వవీతయే ఊర్ధ్వతే అనుసూనృతా మనస్తిష్టదు జానతి నియత్వదారథేనాయాహి ధావనే వాయో మఖస్య ధావనే వందనం కృత్వా మందిరో వాజలింద్రవోస్మద్ఘానాసుకృత అవిద్య భోగోభిఘ్రాణ అవిద్య యద్ధ్రాణిరధ్యైలక్షణూతయా సద్ధీజీనాయుతో దావనేధి ఉపబృవత జీర్ధియా వాజుర్జుం పేరోహీత వాజురరుణా వాజూరసే అజిరాధురివోళ వేపయుక్షాధురివోళవే ప్రబోధజాపురంధిం జాద సతీమీవ రదక్షయోదీవాసయోషస్రవదేవాసయోషసాభ్యాముషాసస్ పరావతి భద్రావత్రదండేదం దూరస్మిషు చిత్రాలంబ్యేరస్మిషు తుభ్యం ధేనస్ భర్తృఘా విశ్వావసూ నిజోహతే అజరజో మరుతో భక్షణాభ్యో జివ భక్షణాభ్య తుభ్యం శుక్రాశ్రుతయస్తురణ్యభోమదే శూగ్రాజీషణంతభుర్వణ్యపామీషణంతభుర్వణి వాం చారీదో భగమీత కవీయే త్వమిశ్వస్మాద్భువనాత్వాసిధర్మణాసుర్జాత్వాసిధర్మణా స్వన్నో వాజవే రామపూర్భ్య సోమానా ప్రీతిమర్హతి సుతానాం ప్రీతిమర్హతి ఉదో విహుత్మాదీనాభర్జుషీనాయుత్తేనవో దుఃఖ ఆదిరం ఘతం దుఃఖ ఆదిరం శీర్ణం బర్హిర్వనో జాహి వీతలే సహస్రేణ నియుతాలియుత్వదే సతనీభిర్నియుత్వదే తుభ్యం హి పూర్వవీతయే దేవా దేవా జయే భిరే హృదే సుతా సోమధూమంతో అస్థిరన్మదాయక్రత్వే అస్థిరన్ స్వభ్యాయం సోమ పరిభూతో అద్రిభిస్పార్హావసాన పరిభోజమర్హతి శుక్రావసానో అర్హతి సభాయం భాగ ఆయుషు సోమో దేవేషు హూయతే మహావాయో నియుతో యాహ్యస్మయర్జుషానో యాహ్యస్మయో ఆనో నియుద్భిశ్వసనీభిరధ్వరం సహస్రిణీభిరుపయాహి వీతయే వాయో హవ్యాది వీతయే సర్వాజం భాగరిక్తియః సరస్తిస్సోర్జేసుదా అధ్వర్యభిర్భరమాణా అయం సదవాయో శుక్రాయం సదా ఆభాం రథో నియుక్వాన్ వక్షదవ దేభిత్రయాం సుసుధీతాని వీతయే వాయో హవ్యాని వీతయే విపదం మధ్వో అంధదః పూర్వమేయం హివాం హితం వాజమాధంత్రేణ రాధసాగతమింద్రస్య రాధసాగతం ఆభాంధియో వృత్యురధ్వరా ఉపేమమిందం వర్మృజంత వాజిన మాధుమధ్యన్న వాజినం తేషాం విపదమస్మయూ ఆలో గ్రంథమిహోత్య ఇంద్రవాయో సుతారామద్రిభిర్యుమం మదాయ వాజదాయుమం ఇమే వాం సోమా అప్సరాధ్వర్యుభిర్భరమానా అయం సదవాయో శుక్రాయం సదాభ్యశుక్రదిర పవిత్రమాసమాః యువాయవో దిరోమాన్యవ్యజా సోమాసో అత్యవ్యజా అల్వాయో సతోయాయత్రోయత్రగ్రాభావదతి తత్ర గచ్చతం గృహమింద్రస్య గచ్చతం విదోనృతాదృశేరీయతే ఘృతమా పూర్ణయా నియుతాయాథో అధ్వరమింద్రస్య యాథో అధ్వరం అత్రాగతత్వహే దేవధ్వాగోజంజమస్వత్తమోపతిష్టందయాయవోస్మేజం దాయవాహ సాగం గావస్సువదేవచ్చేజోనదేవాయముపదస్యంతి ధేనవోనాపదస్యంతి ధేనవాహ ఇమేజేతే సువాయో వాక్మోజసోంతర్నదీతే పతయన్ ద్యుక్షణో మహిర్వ్రాధంత భుక్షణాః ధన్వం చిద్యే నాశవో ధీరాశ్చిదగీరౌరస సూర్యస్యేవ రశ్మయో దుర్నియంత భోహస్తయోర్నియంత ప్రసృజ్యేక్షిరాభ్యాం బృహన్నమోహ్యం మతిం భరతా మృళయ్యాం స్వాదిష్టం మృళయ్యా సమ్రాజా ఘృతా సూచీయజ్ఞముపస్తుత అథైనో క్షత్రం నృతృే దేవత్నం నూచిరాధృషే అదర్శి గాతురురవేవరీయసీమంతారృతస్య సమాజం సరత్నభిక్షర్భగస్య రశ్మిభిః యుక్షం యుక్తస్య దాదానమర్జం నోపరూణస్య చ అథాదాతే బృహదుఖ్యా అంబజముపస్తుత్యం బృహత్వజాః జ్యోతిష్మతీమదీతిం ధారయక్షీతం స్వర్వధీమాగచేతే దివే దీవే జాగృవాంసా దివే దీవే జ్యోతిష్మక్షత్రమాదాతే ఆదిత్యాదానూనస్పతి మిత్రస్తజోర్వరుణో యాతయజ్జానోర్జమాయాతయజ్జాన అయం మిత్రాయ వరుణాయ సంతామస్సోమో భూత్వభవానేష్వాభాగో దేవో దేవేష్వాభాగ తం దేవాసో జుషేన తమిశ్వే అద్య సజోషద తథా రాజానాగరథో యతీమా హరతా వానాయతీమాహే యో మిత్రాయవరు నాజావీధజ్జనో నర్వాణం తమ్ మదీపాతో అమ్రాసోదాస్వాం సంవర్తమం ధరత సమర్యమాభిరక్షత్య జోయం తమనుభ్రతనం ముఖైర్యేమోః పరిభూషాదిభ్రతం స్తోమైరాభూషాదిభ్రతం నమో దివే బృహతి రోజాభ్యాం మిత్రాయ వోజం వరుణాయ మీరుషే మృగీరాయ మీరుషే ఇంద్రమగ్నిముపస్తు జ్యోక్షమర్యమనం ఫలం జ్యోగ్జీవంత ప్రజయా సేమహి సోమస్యోగీతేమహి ూతీదేవానాం వయమింద్రవంతోమం దేవహిష్టయతసో మరుద్భిః అగ్నిర్మిత్రో వరుణః శర్మయం శాంతనస్యామ భగవానో వయం చ భద్రం నో అభివాదయమనాః హరిః మద్రేభిర్గో శ్రీదావత్సరాజిమే సోమా సోమత్సరాజిమే ఆరాజానాదిస్మృతాస్మత్రాగంతముపానః ఇమేనాం మిత్రావరుణాగవాదిరః సోమా శుక్రాగవాదిరః ఇమాయాతమిందవః సోమా సోదధ్యాదిరః సుతా సోదధ్యాదిరః బుధవా బుషతో బుధిగాకం సూర్యస్య రశ్మిభిః సుతో మిత్రాయ వరుణాయ పీతయే నారృతాయ పీతయే తాం వాం ధేనుం నవాసరీమం దుహంజద్రిభిః సోమం దుహంజద్రిభిః అస్మత్రాగం కముపనోర్వాం చాసోమ పీతయే అయం మాం మిత్రావరుణామృభిస్సుతః సోమాపీతయే సుతః ప్రప్రభూష్ణస్తు విజాతస్య దస్య దేమహి త్వమస్య తమసో నదం వదే స్తోత్రమస్య నదం వదే అర్చామిసం నయన్నహమంత్యోజిమయో భువం విశ్వస్య యో మన ఆయుజుమే మఖో దేవ ఆయుజుమే మఖః ప్రయుక్తూర్ణిస్తోమేభిక్రణమోషపుష్ఠో నీ పరో మృధాయుమయోభువం దేవం సఖ్యాయమర్త్యా అస్మాకమాంగూఢా జుమ్నినస్కృతి వాజేషుమ్నినస్కృతి యే పూషన్ సఖ్యే పన్యవక్రత్వాదిత్సంతోజ్రిరయిక్రత్వాద్రి తామనత్వానవీయే నియుతం రాజయీమహే అహేలమాన పురుషం సదరీభవాజే బాజేతనీభ అస్యా భూషుణముపధాతయే భువోహేలమానోరరివాజాస్వస్రవస్య తామజాస్వ పోషుత్వామృతి మహిస్తో మే భద్రస్వ సాధుభిః నగిత్వా భూషంగతిమన్య ఆఘృణేన తే సఖ్యమబంధువే అస్తుష్రౌషట్పురో అగ్నిం ధిజాదధాద్రచ్ఛద్ధో దివ్యం వ్రీణీమహ ఇంద్రభాయో వ్రీణీమహే యర్ధక్రానా వివస్వాదినాభా సంతాయినవ్యాధి అధప్రసూనముపాయం ప్రధీతయో దేవాన్నచ్ఛానధీతయాః యర్ధక్యం మిత్రవరుణామృతా దధ్యా దే అమృతం స్వేన మంజునా దక్షస్య స్వేన మంజునా యుగో రిక్తాధిరద్వస్వశ్యామహిరంజయం దీభిశ్చ నవనాస్మేభిః రక్షభిః సోమస్య స్వేభిః రక్షభిః ఇమాం స్తోమే విర్దేవయంతో అశ్వినా శ్రావయంతయి భశ్లోక భాజవో యుమాం భవ్యాభ్యా ఆజవాః యుగోర్విశ్వాధిశ్రియః ప్రక్షస్య విశ్వమేదతా ప్రజాయంతే మాం పభయో హిరణ్యయే రథేతస్నా హిరణ్యయే అసేదిస్రావ్యో నాగవృందో యుంజేవాధ్వస్మానోదివిష్టిషు అసీవాం శ్రామబంధురే రథే దస్రాహిరణ్యే అథే వయంతారజాసారజ సజీభిర్నశీవ సూదిహానం దశస్యతం మాతిపదాచనాస్మద్రాజిపదాచన బృణన్నింద్రృణపానాయింద్రమయిమే సుతా అద్రేషు దాస బుద్ధిదస్తుభ్యం సుదాస బుద్ధిదా తే మందంతు దావనే మహే చిత్రాయ రాధాసే ఏర్భిర్గిర్వాహస్తవ మా నాగహితమృఢీకో నాగహి ఓషూ నో అగ్నేతమీరితో దేవేభ్యో బ్రవతి యజ్ఞేభ్యో రాజభ్యో యజ్ఞేభ్యంగీరోభ్యో ధేనుం దేవా అదత్తన విదాం దుఃఖే అర్యమాగత్తేషతేషత మోషువో అస్మద్విజాయుమోతజారిడురస్మత్పురోదజారిడు యద్వస్థిత్రం యుగే యుగేణ్యం ఘోషాదమత్యం అస్మాసు తన్మాదుతోయచ్చుట్టరం దృతాయచ్చుట్టరం సభ్యం నామే జనషం పూర్వో అంగీరా ప్రియ మే ధన్ భో అగ్నిర్మనర్విధస్తే మే పూర్వే మనర్విదు తేషాం దేవేష్వాజతిరస్మాకం తేషు లాభాజ తేషాం పదే నమహ్యానామే గిరేంద్రాగ్ని ఆనామే గిరా హోతాయక్షధ్వలినో బంధవార్యం బృహస్తది విజయతి వేన వృక్షభిః పురువారేభిరుక్షభిః జగర్భాధూరాదిశం శ్లోకమధ్రేణ ధత్మనా అధారయత రలింగాని సుక్రతుః పురోధత్మాని సుక్రతుః ఏ దేవాసో దివ్యేకాదశస్థ పృథివ్యావద్యేకాదశస్థ అప్సక్షితో మహిళైకాదశస్థేవాసో యజ్ఞమిమంజోరధ్వం వేదిషదే ప్రజతామాయ శుద్ధ్యతే దాసమేమ ప్రభ రాజోని భద్రయే అత్రే వాసయామన్నాశుచి జ్యోతిరథం దుఃఖవన్నం తమోహనం అభిజ్ఞాత్రృతన్నృజేవాధమే పునః అన్యస్దిక్పజాన్యోరిణ్యాన్యేనాృత్తవారణప్రదో వేభే అక్షితాభాతరేతే అభిమాతనాశిషు రాజాజిహ్వం దశజనందం గృహత్య సమాసాచ్యం కృపజం వర్ధనం విదో ృష్టతీతాసభూజువాసమనాజిరాసోరక్షుతాయుజ్యంత ఆసవా ఆదశ్యతేయంతృషేరతేమ్మరిక్ర యచ్చీమీమవ్రాభిమంగేదేస్తనయన్నేదిభ్రోషణం నే వృషే భవత్రీరే జిరోపత్ భోజాయమానస్తన్వస్తంభతే భీమో నృంగాదవిధావృద్భ సంస్థిరాభిగ్రే భాజతి జానందేమీర్ణ్యాగాయే పునర్వర్ధంతే అపీయంతి దేవ్యమన్యద్వర్మ పిత్రోక్రణతే సమగ్రవచ్చేసిర్భాస్తర్మం గృహే ప్రాయవే పునః జరాముంజన్యే జనాద సంవరం జనయన్ జీవస్కృతం అధీపాసం బలీ మాసో దిగన్నాజిత్రయోదేరేరీరస్వేనీరుజతేర అస్మాకమగ్నే మగవత్సే విశ్వదస్తువాషవోదమూనా అవాశ్యాశిషు మదీరేర్మేవ్యుత్సుపరిజర్భూరాణ ఇదమగ్నే సుధీతం దుర్ధీతాదీ ప్రియాదు చిన్వన్మేజో అస్తు జగతే శుక్రం తన్వోచే సుచితేనాస్మభ్యం మనసేరత్మాత్మం తాజనావృతనో గృహాజనిత్యారిత్రాం భద్వదీం రాస్యగ్నే అస్మాకం వీరా మఘో నాజనాశ్చారజాచర్మజాచ అభీనా అద్దముద్ధమిర్జోర్జాద్యాక్షమాసింధవశ్రోత్యంతో దీర్ఘాహేణంబరవర్ణ్యో వరంత బలిత్రమోషం దేవశ్రవర్గస్వోజని యేము బహ్వరే సాధే మతిర్ఘతేనా అనయంతసృత వృక్షోమపిమాన్యమా సప్తీ వాసు మాతృషు తృతీయమస్ వృషభస్ దోహసేతస ప్రవయంజనయంతజోగాన నిర్జలే బుద్ధాన్వహిణశ్చవర్పీసానాక్రంత సూనయా జీవన ప్రతిభో మధ్యాధనే గుహాసంతం మాధరిశ్వామసాయతి ప్రయత్తిపరమాయతే పర్యాభృక్షుధో వీరుధోతం సూరోహరి ఉభాయదస్ జనుషం జిందాదిజ్యమిష్టో అభవద్ఘృణాశుచి ఆయన్మాద్రేరావీ సద్యాశ్వాసుచిరహింస్యమానముర్భియా వివాభృతే అభయత్మోర్వారోవత్సనాదిబోధినవ్యాధీష్వరాసుధామతే ఆదిద్భోతారం వృణతే ద్విష్టిభరామివ్రజానాసారింజతే దేవాణ్యకృత్వాత్మనా పురక్షతో వర్తం సంశం విశ్వధావేతి ధాయసే యదస్థాతో వాత జ్యోతిషో నవక్నాకృత పద్మం దక్షుణ కృష్ణజన్మోరజావ్యధ్వన తోనయాతశ్రిక్వా విక్రుతోద్యామంగేరుడేభీయతే ఆదశ్యతే కృష్ణాతో దక్షిదూరయూరస్ేషాధీతే ప్రజాహ్యో నో ధృతవ్రాతో మిత్రేమాసుదానవ్రతో నా విశ్వరాన్న మే మిత్రిభూరదా మానాయ సంవదే రత్నం జేవతారుణవ్యం సహజోయుపం భరణిరత్నధీమహి అస్మే రయన్న స్వంతమో నంభందృతాన్నతి రస్మేభయోజమీ ఉభే దేవానా సుక్రతో ఉదరశ్రుద్యోత్మాీరాశ్రేణవచ్చంద్రరథోమో విదంబస్సు అచ్చ అస్తాగ్నిశ్రిమే మధ్యరత్ై సామ్రాజ్యాయ ప్రధనం దధాన అమీజే మఘవాన భయం చమిహందూరో అధినిష్టో సమిద్ధో అగ్నావేవాతశ్రూతే హంతం పనుష్వూర్జం సుతసో మాయదాశుభే ధృతహంతముపమాసి మధుమంతం తనూనపాత్ యజ్ఞం విప్రస్య మావతశ్రుతమానస్య దాశుకాః శృతిః పావకో అద్భూతో మధ్వా యజ్ఞం వీవిక్షతి దివో దేవో దేవేషు జిజ్ఞిజా అగ్నావహేంద్రం చిత్రమిహ ప్రియం ఇయం జిత్వామర్మమాచ్చాజిహ్వచ్చే నానాసో యతశ్రుతో బలిర్యజ్ఞేష్ధరే రంజే దేవ్యదస్తమవింద్రాయర్మసప్రథా విశ్రాయం తామృతమృత ప్రజై దేవేభ్యో మహీ పాపగాధ పురస్పృహోద్వారో దేవీరసస్తాభందమానే ఉపాకేన కోషాసా సుపేషసా యజ్ఞీరుతస్య మాతరాసీదతాం బలిరాసుమత్ మంత్రజిహ్వాజుగుర్వణిగోరాదైవ్యా కవీ యజ్ఞక్షతామిమం సిద్ధమద్యతి విస్మృతం సృజర్దేవేష్మీతాహోత్రుభారతీ ఇలా సరస్వతీ మహీ ధర్యశ్రీరంతు తన్నస్తుమద్భూతం పురువారం పురుత్మనాపోషాయ్యు రాజేనాభానోస్మయ అవసృజన్ను పద్మనా దేవాన్యక్షిపనస్మతే అగ్నిర్హవ్యాశూషోదతి దేవో దేవేషు మే ధీర భూషణ్వతే మరుత్వతే విశ్వదే వాయ వాయవే స్వాహా గాయత్రమే పదే అభ్యలింద్రాయకర్తన స్వాహా కృతాన్యాగక్ష్యుపహవ్యాని వీతయే ఇంద్రాగాయ శ్రుధీహవంబాంభవందే అధ్వనే ప్రథమ్యాజీర్ణవ్యాజీర్భీతిమద్రయే వాచోపతిం ప్రదసూనమే భవే భవాన్నపాద్యోవసూభే సహ ప్రియోదా పృథివ్యాంజలీనృత్యా సజాయమానః పరమే వ్యోమన్యామిరగ్నిరభవన్మాదరిష్మానే అస్య క్రత్వా సమిధానస్య మధ్వనా ప్రత్యావాసో జిః పృథివీ ఆరోచయత్ అజరా అస్య మానవస్సు సంగృతస్సు ప్రతీకస్య సుద్యుతా అత్యక్రమ్మో అజరా మృగవో విశ్వవేద సంగాభా పృథివ్యా భువనస్య పద్మనాంగీర్భిర్భీస్వాదే కోపస్వరాజతి నయోవరాజ మరుతామివ స్వరస్యే దృష్టా దివ్యాయ సాధనీ అగ్నిర్జంభైస్తి గిరైరత్యభర్వతి యోధో నత్రాంతవనాంజతే కుమిన్నో అగ్నిరుచసస్య వీరసద్వసుష్ కామ భావరత్ చోదః కుమిత్తో దుర్జా సాధయేధియసురి ప్రదేకంతమయాధియాగ్రేణే ఘృత ప్రదేకం వృతస్య దూర్ఘటమగ్నిం మిత్రం నసామిధానరంజతే ఇంధారో అత్రమితదే ఋదేద్యచ్చుత్రవన్ నామధూనాయం తతేధియం అప్రాయుచ్ఛన్న ప్రాయుచ్ఛద్భిరగ్నే శిబిరభిన్న పాయుభిః పాయుసగ్మైః అదభ్యేభిరద్రే విదేభిరిట్టే నేమిరద్భిః పరిపాహి నోజాః యేది ప్రహోదా ప్రథమస్య మాజజోధ్వాం దధాన శ్రుతిపేశ సంధియమ్ అభిశ్రుతఃక్రమదే దక్షిణామృతోజా అస్య ధావ ప్రథమం హంసతే అభిమృత దోహనా అనూరతజోనౌ దేవశ్రదనేపరీమృతా అపముపస్తే విభృతో యథామసదస్వథాదయ్యాీయతేయోరథస్వయాతదిద్వపుస్ సమానమర్థం వితరిత్రతామిత ఆదీం భగోనహ్యస్తమస్మదావోఢం నరస్మీం సమాయం స్థారథి సమాయత సమానేయో నామిథునా సమోదనక్తం బలితో యువాయని పురోచరన్ నజరోమానుషాయుగామీన్వంతి దేవం వర్తాసభూతే హవామహే ధనోరథి ప్రమదాసంగ్రదర్భయమానవాధిక్యస్ రాజా సిత్వం పార్థివస్య పశుపాదీ భక్తనాశ్రియాహిరణ్యజీవక్పారీ పరిహిరాసాదే అగ్నే దురస్వ ప్రతిహర్యదత్వమంధస్వధాభరతజాత సుక్రతో యో విశ్వ ప్రత్యంగసీదరుధతో రన్వస్ సందృష్టో విధుమాంగీమక్షయాః సంవృచ్ఛదాసజగామాసవే దదతి కిత్వాంగీయతే తాంగీయతే తస్మిన్ సంధ్య ప్రజలస్తస్మిన్ నిష్టయస్తవాజస్తవనస్తృష్మిస్పతి సవిత్రిమా వివృచ్చేరోమనసాయనగ్రభీర్ నమృష్యే ప్రథమం నామోశ్రజతే అప్రాదివి నిర్గచ్చంది జుహ్వా హస్తమర్వదీర్విశ్వాన్యేక శృణ భద్వతాంసి గురు ప్రేరస్తదో